యుంజాన ప్రథమం మనస్తత్వాగ సవితాశయ రాజ్యంజోదర్నిజాయ పృథివిజా అధ్యాభరత్ యుక్వానమనసా దేవాన్ సువర్గతోధిజాదివం బృహజ్యోతిష్కరిష్యతస్తవితా ప్రసువాధికాన్ యుక్తేన మనసా వయం దేవస్త సవితస్తవే సువర్గే యాయశక్త్యై యుంజతే మన ఉదయుంజతే ధిజో విప్రా విప్రస్త బృహతో విపశ్చితః విహోత్రాదేవే గజన్మహీ దేవస్తపరిష్టుతి యుజేవా బ్రహ్మపూర్యం నమోర్విశ్వకాయంది మధ్యే వసూరా శృణ్వంది విశ్వ అమృతస్ పుత్రా ఆయే ధామాని దివ్యాని ప్రయాణమన్మన్యజయర్దేవాదేవస్తమహిమానమర్చత పార్థివాని మమే సజేత సోరజాగుంసి దేవస్సవితామహిత్వనా దేవసవిత ప్రసమయజ్ఞం ప్రసమయజ్ఞపతిం భగాగతిర్యోగం సర్వ కేతన్న పునాదు వాజస్వదిర్వాజమధ్యస్వదాదినః మన్నాదేవసవితర్యజ్ఞం ప్రసమదే వాజిపగం సఖిమితగం సప్రాజితం ధనజితగం సువర్జితం విచాస్తోమగం సమర్థజగాయత్రేణరథం పదం గాయత్రవర్తనే దేవస్యత్వాసమిదః ప్రసవేశ్వినా బాహుభ్యాం పోష్ణోహస్తాభ్యాం గాయత్రేణ ఛందసాచేంగిరస్వదభృణశిలారిరసిమృశుల్యాసస్థాజగ్నిం ప్రవేష్టమంగిరస్వదాఫలప్రయేష్ఠుభేణ ఛందసాచేంగిరస్వద్భృణశిలారిరసిత్వయాభజగం సథాగ్నిగం సకేమఖలితం ప్రవేశ్యం జాగతేన ఛందసాచేంగిరస్వద్భస్ ఆధాయ సమిదాభ్రదభ్యగం హిరణ్యజీ కయాజ్యోనిరజస్రమిదగ్ని ఖాత్వేన ఆభరాగస్తుభేణ ఛందసాదేంగిరస్వత్ ఇమామగ్రంథందసనామృతస్తపూర్వ ఆయుషు వితసేషు కవ్యా అయాదేవాస్తుతమామభూమరుతస్తసామం సరపారమంతి ప్రదోహర్తం వా జన్నాద్రమనిష్టామను సంవతం దివి తేజన్మపరమంతరిక్షేణాభి పృథివ్యామధుజోని సాగంగాసభైవమస్మిన్ రామే వృషన్వసూ అగ్ని ఫలం తమస్మయం యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖాదయంద్రమోదే ప్రభోర్వన్యేహ్య వక్రామన్నశస్తిరుగిరస్రగాణపత్యాన్మయో భూరే పూర్వంతరిక్షమన్విహ స్వస్తి కవిజో జలభజాని కృణ్వన్ ఓష్ణాశుజాసుజాస్తాదగ్నిం పురేష్యమంగిరస్వదక్షేమోగ్నిం పురేష్యమంగిరస్వద్ధరిష్యమోగ్నిం పురేష్యమంగిరస్వద్ధామహ అంగగ్నిరుషసామగ్రమక్షతన్మహాని ప్రథమో జాతవేదా పురుద్రాశరశ్మేణ పృథివీ ఆతపాన ఆగత్య వాజ్యధ్వనసర్వామృథోమిథోనుదే అగ్నిగం సధశ్చే మహతి చక్షుషా నిచికేషతే ఆక్రమ్య వాజిం పృథివేమగ్నిమిచ్చరుచాత్వం భూమ్యాజనోహియత ఖనామతం వయమ్ జ్యోస్తే వృక్షం పృథివే సహస్థమాత్మాంతరిక్షకం సముద్రస్తే జోని నిక్షాయ చక్షుషాత్మభిష్టమృతం యత ఉత్క్రామహతే సౌభగాయాస్మాదాస్థానాద్రవినోదావాజిన్ వయగ్ఞామసమతో పృథివ్యా అగ్నిం ఖనిష్యంత ఉపస్థే అస్యా ఉదయక్రమే ద్రవిణాదావాజ్యర్వాగస్తలోకం సుకృతం పృథివ్యాఖమేమ సుప్రదేకమగ్నిగం సుపౌరుహాణాధినాక ఉత్తమే అభోదేవేరుపసుమధుమదేన లక్ష్మాయ ప్రజాభ్య తాసాగస్థానాదుజ్జిహతామోషధజస్సు విప్లాఖం యజ్ఞం మనసాన ప్రదక్ష్యం తం భువనాని విశ్వా పృథుంతిరస్వయసా బృహంతం యజష్టమన్నగౌరభసంవిధానం ఆత్మాదిఖం వివచసా ఘతేన రక్షసా మనసా తద్యుషస్వ మలయశ్రేష్హయద్వర్ణో అగ్నిర్నాథృశతనుభాజృషాన పరివాజపజస్కవిరగ్నిరహ్యాన్యక్రమేత్రాషే పరిద్వాగ్నేపురం వయమ్ విప్రగం సహస్ర ధీమహి ధృషద్వర్ణం దివే దివే భేత్యారంభం గురావత త్వమగ్నేద్విభిస్తమాశుషుక్షణిస్వమధ్యస్వమశ్మనస్పది తమం వరేభ్యస్వమోషధేభ్యస్వృణాంద్రవదేజాయతే శుచి దేవస్యద్వాసవితఃప్రసవే శ్వినా బాహుభ్యాం పూష్ణాస్తాభ్యాం పృథివ్యాసధస్థేగ్నిం పదేశ్యమంగిరస్పత్థనామి జ్యోతిష్మంతం వాగ్నే సుప్రదేకమజశ్రేణ భానునాదేద్యానం శివం ప్రజాభ్యోహిగం సంతం పృథివ్యాసధస్థేగ్నిం పదేశ్యమంగిరస్పత్థనామి పరాంభ్రష్టమసి సప్రథాపూర్వగ్నిం ఫలిష్టపరామపిష్టం వర్ధమానం మహాచపుష్కరం దివో మాత్రజావరిణా ప్రశస్త శర్మజస్థో వర్మజస్థో అచ్చిద్రే బహులే బుభే యతస్మదే సంవసాథాం భర్తమగ్నిం పురేష్యం సంవసాథాగం సువర్విరా సమీచే ఉరసాత్మనా అగ్నిమంతర్ఫలిష్యం దే జ్యోతిష్మంతమజస్తమి పురేష్యసి విశ్వఫలా అథర్వాత్మో నిరమంథదగ్నే స్వామగ్నే పుష్కరాదధ్యసర్వా నిరమంథత మోధ్వా విశ్వస్ బాధక తమగ్వాదభ్యం గృహి పుత్రయీభే అథర్వణ ప్రత్యహణం పురందరం తమగ్వాచ్యమృషా సమేధే దస్యుహంతమం ధనం జగం రణే రణే శ్రీరహోదస్వపు లోకే చిత్రాన్ సాగరాజ్ఞం సుకృతస్థిజోనౌ దేవాగేర్దేవాని హమిషాగజాశ్రగ్నే విహద్యజమానే వయోధాహోదృషదనే విదానస్తేజే దివాజుం అసదత్ సుదక్ష పరబ్ధవ్రత ప్రమజర్వసిష్ఠ సహస్రం భరస్విచిహో అగ్ని సగంసేదస్వ మహాగం అశిశోదస్వదేవేతమ ఇల్భోమగ్నే అరుషం విజయ్యశిష ప్రశస్తదరిశతం జనిష్వాహిజయ్యాగ్రే అంధాగం హితో హితేష్వరుషోమణేషు దమే దమే సప్తరత్నాదానోహోతానిషసాదాన స్పందే వాజుర్మాదరిశ్వాదాతూక్తానాదేహృతయ్యద్విష్టం దేవానాయ్యశ్చరది ప్రాణథేన తస్మై సదే వివషదస్తుభ్యం జ్యోతిషా సహ శర్మవలో సమాసదస్సు వాసో అగ్నే విశ్వలో ప్రదూసం జజస్వవిభావసో ఉదురక్షరావానో దేవ్యా కృపా విశేషభాషామిషతాశుక్వ నిరాగ్నే గాహిషుశాస్త్రిభిర్ధపూషణభూతలే తిష్టా దేవో న సవిత ఓర్ధ్వవాజస్థనిదాగదంశిఖర్వాఖద్ధర్విష్మయామహే సజాతో గర్భో అశిలోదశ్యోరగ్నే చారుషతమోషేషు క్షేత్రస్ సఫలితమాయస్యక్త ప్రమాదభ్యో అధిక నిక్రదభ్యోభవేభ్యంగ ఆశుర్భవమాజర్వన్ ఋషుర్భవ సుషదస్తమగ్నే పురేషవాహన శివోభవ ప్రజాభ్యో మారుషేభ్యస్తమంగిర మా దేవాదిశివీ అధిశోషోమాంతరిక్షం మా వనస్పతీ ప్రైతువాదే కనిక్రదన్నానద్రాసభత్వాగ్ని పురేష్యం మా పాద్యాయుషపురా రాసభో వాం కనిక్రదత్సుయుక్తో వృషణారథే సమాగ్నిం పురేష్యమాశుర్గోతో మహాధిక వృషాగ్ని వృషణం పరం నవాంగర్భగం సముద్రియం అగ్న ఆయాదరితం సత్యం పోషతయ ప్రతిగృహేతాగ్నిమేతం శివమాయంతమభ్యత్రయుష్మాన్ యస్మిన్ విశ్వా అమదేరేర్మిషేతన్నా అపజంమతిగంహనత్ పోషతయ ప్రతిపాదధ్వమేనం పుష్పావదేశ్వలా అయం భోగద్ధరిద్విరద్రగం సహస్థమాసదత్ విభాజసా పృథునాశోసు చోబాధస్వద్విషో రక్షసో అమీవా సుశర్మణో బృహదశ్శర్మణి శ్యామగ్నే రహగం సుభవస్య ప్రణీతౌ ఆపోహిష్టామోభవస్థాన ఊర్జేతాతన మహేర్ణాజక్షసే యోగశివతమోరసస్తాదిగదేహన ఉషదేరివ మాతర అస్మా అరంగమామవోజస్క్షయాజన్మస ఆపోజనయసాచన నిద్రస్సజ్జమృషవే భూమిం సజ్జ్యోతిషాస సుజానందారవేదసమగ్నిం వైశ్వానరం విభుం అయస్వాయద్వాసకం సుజామి ప్రజాభ్యః విశ్వే ద్వాదేవాైశ్వానరాసకం సృజంతానిష్టుభేషందసాంగిరస్వద్ రుద్రాః సంహృత్య పృథివీం బృహజ్యోతిస్సమీధిరే తేషాం భానుదశస్రయక్షుక్రో దేవేషు లోచతే సగం సృష్టాం వసుభే రుద్రేర్భేరేష్టమణ్యామృతం హస్తాభ్యాం రుద్రీం కృత్వా శ్రీ వాలే కరోదుతా శ్రీ వాలే సుఖభర్దాసుకేనాస్వశా సాలభ్యమనితే మహమోఖాంగధాతు హస్తయోః ముఖాంగరోజు శక్త్యా బాహుభ్యామనిజద్భిజా మాదాపుత్రైయశోవస్థే సాగ్నిం విభర్తు గర్భా మఖశిరాసు యజ్ఞస్య పదేస్థః పథవస్వాగణ్వందుగాయత్రేణ ఛందసాంగిరస్వృతి రుద్రాస్వాగణ్వందుత్రేష్ణ ఛందసాంగిరస్వయం జరక్షమస్యాదిత్యాస్వాగణ్వందు జాయతేన ఛందసాంగిరస్వ్యౌరసి విశ్వే ద్వాదేవాష్ణ్వంతానుష్ణుభేణ ఛందసాంగిరస్వద్విశ్వసిద్ధువాజుధారజామయ ప్రజాగం రాజస్పోషం గౌ పత్యమిం సువేర్జగం స జాతాన విగమాన స్నాస్తేబిలం గృహాదుపాంగిరస్పద్ కృద్వాదసామహే ముఖాం మృణ్మదేంగోనిమగ్నలే తాం పుత్రేర్భ్యస్తం ప్రాయచ్చదతి నిశ్రపజానితి వసవస్వాధోపజంతు గాయత్రేణ ఛందసాంగిరస్మద్రుద్రాస్వాధోపజంతుష్ణుభేణ ఛందసాంగిరస్మదాదిత్యాస్వాధోపజంతు జాగతేన ఛందసాంగిరస్మద్విశ్వేద్వాదేవాధోపజంతానుష్ణుభేణ ఛందసాంగిరస్మదింద్రస్వాధోపజద్వంగిరస్మద్వరుణస్వాధోపజద్వంగిరస్మదరిజస్వాదేవే విశ్వదేవ్యావే పృథివ్యాసస్థేంగిరస్మత్నవదేవానాపత్నీర్దేవేర్విశ్వదేవ్యావదే పృథివ్యాసస్థేంగిరస్మద్రదోఖేధనాస్వాదేవేర్విశ్వదేవ్యావదే పృథివ్యాసస్థేంగిరస్మదీంధపాముఖేజ్ఞాస్వాదేవేర్విశ్వదేవ్యావదే పృథివ్యాసస్థేంగిరస్మక్షమయందోఖేవలోహోత్రదోజనజస్వాదేవేర్విశ్వదేవ్యావదే పృథివ్యాసస్థేంగిరస్మత్పసంభూఖే నేత్రేతాముఖాం పశేషామాభిరది ఏతాం దేవలితదాన్యభిత్యై అభీమాం మహిళాదివం మిత్రోపభూప సప్రసాః ఉదరశ్రవసా పృథివీం నేత్రస్థదర్శనే సుతశ్రవో దేవస్య సానసిం యుమ్నం చిత్రశ్రవస్తమం దేవస్వాసమితోద్దపదసు పాణిస్వంగులిః సుబాహుర్దశగ్జా అపద్యమానా పృథివ్యాసాదిశ ఆపృణ ఉత్తిష్ఠపృషదే భవోర్ధ్వాతిష్ఠద్భువాత్వం వసవస్వాచ్ఛందందుగాయత్రేణ ఛందసాంగిరస్మద్రుద్రాస్వాచ్ఛందందుత్రైష్ణుభేణ ఛందసాంగిరస్వరాదిత్యాస్వాచ్ఛందందు జాగతేన ఛందసాంగిరస్మద్విశ్వే ద్వాదేవాైశ్వానరాచ్ఛందన్వానుష్ణుభేణ ఛందసాంగిరస్మద్ సమాస్తాగ్రతవర్ధయం సంవత్సరార్హజోజాది సత్యా సంధి విజయన దేదిరోచనైన విశ్వాభాహి స పృథివ్యా సంచేద్ధస్వాహ్నే ప్రచబోధన ముచ్చమహదేశోభగాయ మాచరిషదుప సప్తాదేనగ్నే బ్రహ్మాణస్తేషత సంధమాన్యే స్వామగ్నే వృణతే బ్రాహ్మణాజుమే శివో అగ్నే సంవరణే భవాన సమర్ణహానా అభిమాజుచిచ్చస్వే గజే జాగిష్య ప్రయుచ్ఛన్ ఇహైవాగ్నే అధిధారయజం మా త్వానిక్రం పూర్వశిమోని కారిణ క్షత్రమగ్నే శుగమస్తు దుగ్ధముప సప్తావర్ధతాంబే అనిష్ట క్షత్రేణాగ్నే స్వాయుస్సగం రభస్వ మిత్రేణాగ్నే గతస్వ సజాతానాహం మధ్యమస్థాయేజాగ్నే విహర్జోహేది అగ్నిహ అభిసృజాక్యసిమత్యరాజిమగ్నే స్వాహ్యగ్నేదిరిదా సహస్వాధాస్మభ్యకం సహ వేదాగుంగయిందాహ అనాదృశ్యో జాతవేద అనిష్టతో విరాడగ్నే క్షప్రసిద్ధీతిహ విశ్వా ఆశా ప్రపంచన్మానుషేర్భిజ శివాభిరవ్యపరిపాహినో విధే బృహస్పదేశ విదద్బోధయై నగుంసగుంసితం చిత్సంతరాగుంసగుంసి సాధి వర్ధలేనం మహతే సౌభగాయ విశ్వదేనమనుమదంతు దేవామద్రభో జాతభజమస్స బృహస్పతే అభిషస్తేరముంచ ప్రద్యౌహదామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిజా సచీభిః అద్వయం గమసస్పరి పశ్యం తోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాసోర్జమగం మజ్జ్యోతిరుత్తమం ఊర్ధ్వా అస్తమిషోభవం చోర్ధ్వా శుక్రాశోతేకశ్యగ్నే ద్యుమక్తమా సుప్రతేకస్త సూనో నమోనపాదసురో విశ్వవేదా దేవో దేవేషు దేవః అథ ఆనగ్నిమద్భాభృతేన మద్భాయగ్నక్షసేత్రేణానో నరాశగుంసో అగ్నే సుకృద్దేవస్య విదా విశ్వవారః అక్షాదిమే దిశవసా కృతేనేనో గంభ్యర్నమస అగ్నిగ్రశ్రుతో అధ్వరేషు ప్రయత్సు సయక్షదస్య మహిమానమగ్నే సరీ మంద్రాసు ప్రయస వసుశ్చేతుష్ఠామసుధాతమశ్చ మాలో దేవేనన్వస్య విశ్వే భ్రతాదంతే అగ్నే పురోజతశోభాప్యమానా ఏవస్తిరోషణే దివిజేన జోనా వృషాసానక్తా ఇమైయజ్ఞమవతామధ్వరన్న ఐర్యాహోదారాధ్వరధ్వరన్నాగ్నేర్జిస్వామభిగృణీతం కృణదన్న సృష్టిం తిస్రో దేవేర్మలిహిరేణం సదన్విడాసరస్వతీ భారతీ మహీగృణానా తన్నస్వరేమద్భుతం వృక్షద్వష్టా సువీరం కాజస్వోషం విశ్వనాభిమస్మే వనస్వరేవారణస్మనా దేవేషు అగ్నిరహ విదగం సమితాసూదయాతి అగ్నే స్వాహాగృణి జాతవేదయింద్రాజ హవ్యం విశ్వే దేవాహవిదం దుషంతా హిరణ్యగర్భస్తమవర్తతాగ్నే భూతస్థ జాతపదిరేక ఆసీత్ సదాధార పృథివేంద్రామదేమాంగస్మై దేవాజ హవిషా విధేమ జ్రాణతో నిమిషతోమహిత్మై గవిద్రాజా జగతో బభూవ జయీషే అష్టద్విపదశ్చతుష్పదస్మై దేవాజ హవిషా విధేమ ఆహాత్మరాబలదాయస్వ విశ్వ ఉపాసతే పృషుదయ్యస్ దేవా ఛాజామిదయ్యస్య మృత్యుః కస్మై దేవాజ హవిషా విధేమ మే హిమవంతో మహిద్వాజస్ సముద్రగో రసయా సహాహోమా ప్రతిశోదస్ బాహో కస్మై దేవాజ హవిషా విధేమ యంగ్రంథసే అవసాదస్తానే అభ్యేక్షేతమానేదిగస్మై దేవాజ హవిషా విధేమ ఏ నవ్యోగ్రాపిశే దృఢేన శుభస్తమిదయనాక యో అంతరిక్ష విమాన కస్మై దేవాజ హవిషాధేమ ఆపోహయన్మహరేర్వేశమాయం దక్షంధానాదినయం దేరగ్నిం తో దేవానామర్భదాసురేఖ కస్మై దేవాజ హవిషాధేమ ఎస్యాపో మహిళామర్యమస్య దక్షంధానాదినయం దేరగ్నిం యో దేవేష్మతి దేవదేక ఆసేత్ కస్మై దేవాజ హవిషాధేమ ఆకోతిమగ్ని వ్రజిజగ్స్వాహామనోమేధామగ్ని వ్రజిజగ్స్వాహ చిత్రం విజ్ఞాతమగ్ని వ్రజిజగ్స్వాహ వాచో విసృజిమగ్ని వ్రజిజగ్స్వాహ ప్రజాపతదేమనవే స్వాహాగ్నిదేవై స్వానరాజస్వాహ విశ్వే దేవస్థ నేతుర్మత్తో వృణేత సఖ్యం విశ్వే రాజతి శుద్ధచయ్యుం వృణేత పుష్యసే మాసుభిచ్ఛామాసృషోదృగం హస్రవేణయస్మసు అంబతిష్మవేణయస్వాజ్ఞశ్చంకరిష్యసృగం హస్పదే విపృథివిశ్వస్తృజ ఆసులీ మాయాసుధయాసి దృష్టం దేవానామిదమస్తు హృదయమరిష్టాత్మముది యజ్ఞే అస్మిన్ నేత్రైతాముఖాం తపైషామాభేది ఏతాం దేవరితదాన్యభిత్యై బ్రహ్మన్న సర్పిరాసతి పద్మాః తావరేణ్యః సహస్రస్పుత్రో అద్భుతః పరస్య అధిసంవదో వరాగం అభ్యాతర యద్వాహమస్మితాగం అవ పరమస్యాపరావతో లోహితస్వయిహాగహి పురేష్యపురప్రియోగ్నేత్వంతరామృత సీదత్వం మాతురస్యాపస్థే విశ్వాన్యగ్నే మయినాని విద్వాన్ మైనామచ్చుషామాతపసాపిశోషుచోంతరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నేరుచాత్మముఖాదే సదనే స్వే కస్యాస్త్వగం హరసాతపం జాతవేద శివోభవ శివోభూత్వామహ్యమగ్నేథోసేద శివస్త్వం శివాహృద్వాదిశసర్వాస్వాంజోనిహాసద యదగ్నేజాదికాని చాదేదారోని దద్భసి తదస్తుభ్యమిభ్యుదం గర్జుషస్వజమిష్ట యదత్యుపజిహ్మికాయధ్వంబ్రోహతి సత్పతి సర్వం తదస్తుతే ఘృతం దజ్జుషస్వజమిష్ట రాత్రిం రాత్రిమ్రజాంభరంతోష్మాదేవతిష్టతే ఘాతమస్మై రాజస్మోషేణ సమిషామదంతోమాదే ప్రతివేశాయుషామ నాభాపృథివ్యా సమిధానమగ్నిగం రాజస్మోషాయ బృహదే హవామహే గిరం మదం బృహదుగ్ధం గజత్రం చేతారమగ్నిం మృతనాసు సాసహిం సేనా అభేద్వరీరాధినీరుగణ ఉత జయ సేనా జయ చతస్కరాస్తాగిస్తే అగ్నేపి తథామ్యాస్యే దగ్గిష్ట్రాఘ్రాం మలింభోజం భేస్తస్కరాగం ఉత హనోభ్యాగిస్త్రేణాం భగవస్తాగిస్పంఖాదసుఖాదితాన్ ఏ జనేషు మలింభవస్త్రేణాశస్తస్కరామణే ఏకశ్రేష్ఘాజవస్తాగిస్తే తథాజం భయో యో అస్మభ్రమరాదేజాద్యశ్చ నాద్వేషతే జన నింద్రాజ్యో అస్మాన్ దిప్సాచర్వస్మసాకులు సగంసితం మే బ్రహ్మ సగంసితం వీర్యం బలం సగంసితం క్షత్రం జిష్ణుయస్యాహమస్మి పురోహిత ఉదేషాం బాహు అదిగముజ్వర్చబుదూబలం క్షణామి బ్రహ్మణామిత్రానుం నజామి స్వాగం అహం నిశానో రుక్మవృగ్యావియజ్ఞో దుర్మర్షమాయుశ్రియేరు చానః అగ్నిరమృతో అభవద్వజోభిర్యదేనం యౌరజనయత్సురేతాః విశ్వారోహాణి ప్రతిముంచదే కవిష్ప్రాసావే భద్రం నిపదే చతుష్పదే వినాగమఘ్యత్స వినామరేణ్యోను ప్రజానముషసో విరాజతి నగ్దోషాసమనసా విలోపే ధాపజే శిశుమేకం సమీచీ జనాక్షామారుక్మో అంతర్విభాతి దేవా అగ్ని ధారయం రవినోదా సుపర్ణాశి గరుత్మాహృద్దే శిరోగాయత్రం చక్షస్తో మహాత్మా సామదే తనోర్వామదేవ్యం బృహద్రథం దరే పక్షోయజ్ఞాయజ్ఞిదం వచ్చం ఛందాగిస్యంగాని ధిష్ణిరాశపాదలోకం శునామ సువర్ణాశి గరుత్మాం దివం గచ్చ సువః పద అగ్నేయజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సలిద్దేవేష గచ్చతి సోమయాస్తమయోభవూదయ సంతి దాసుషే తాభిర్నో వితాభవ మగ్నిర్మోర్ధాభువ సోమయా దేధామాని తత్సవితుర్వరేహిణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజోజో నః ప్రచోదయాత్ అశక్తేజచ్చ క్రమాదే వ్యేగనే దేనైర్దక్షై ప్రభూతే పౌరుషత్వతాః దేవేషు చ సవితర్మానుషేషు చత్వన్నో అత్ర సువతాదనాగసః చోదయత్రీ సోమృతానాం చేతంతే సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ పావీరవీ కన్యా చిత్రాజు సరస్వతీ వీరపత్నీ త్రియంధాత్రగం శరణగం సజోషాదురాధరిషం గృణదే శర్మజగం సత్ పూషాద అన్వేదున పూషా రక్షపర్వత పూషావాచకం సనోదున శుక్రం తే అన్యద్యతం తే అన్యద్విషులోపే అహనేద్యౌరివాసి విశ్వాహి మాయా అవశిస్వధావో భద్రాదే పూషణ్యహరాదిరస్తు హే వర్ధంతస్వతవసో మహిత్వనాకంతస్థులు చక్రిరే సద విష్మరుజద్భావద్భృషణం మదశ్రుతం వజో నసేదం నజి పరిహిషి ప్రియే మగసి సమర్కం గృహతే దురాజమాదుదాజస్వతవసే భరధ్వం ఏ సహాగుం సహసా సహంతే రేజతే అగ్నే పృథివీ మహేభ్యః విశ్వేదేవాహవానృథివీమూ సిద్ధమద్యతి విస్పృశం యజ్ఞం దేవేషు యక్షత ప్రభోర్వజే వితరానవ్యసేభిర్గేభ్యుణుద్భగం సదనే ఋతస్య ఆనాహాజృథివేదైర్జనజన జాతం మహిమాంబరోధం అగ్నిస్తోమేన బోధజ సమిధానో అమర్త్యం దేవేషు నో దిషత్ అహవ్యవాణమర్త్రుషిభ్యూతశ్చ నో హిర అగ్నిర్భ్యుజా సమృంభతి శన్నో భవంతు వాజే వాజే ఓం విష్ణాక్రమాస్మిమాదిహాగాయ ప్రంఛంద ఆరోహ విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణాక్రమాస్యభిషస్తిహా ప్రేష్టు భంఛంద ఆరోహణ విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణాక్రమాస్యరాదీరోహంత జాగతం ఛంద ఆరోహ దివమను విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణాక్రమాదిశత్రో యతోహంతానుష్టు భంఛంద ఆరోహలిశోను విక్రమస్వనిర్భగ్ధస్యం విష్మ అంగ్రంగరగ్నిస్తనయన్ నివద్యో క్షామారేహద్వేరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహేమిద్ధో అక్షరారోదశ్రీభానునాభాక్యంత అగ్నేభ్యావత్యన్నభినావర్తస్వాదుషావర్తసాధన్యాభజాధనైన అగ్నే అంగిల సమంతే సన్వామృత సహస్రం తపుపామృత తాసాం పోషస్య పోషేణ పునర్నా నష్టమాకృతి పునర్నాయమాకృతి పునరోజ్జానివర్తస్వ పునరగ్నజిషాయుషా పునర్నః బాహిష్వర సహరయ్యానివర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వసృజా విశ్వతస్వరీ పునరుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్నిశ్వథాయ అథావయమాదిత్యవ్రతే తమాగసో అజితరే శ్యామ ఆత్మాహారుషమంతరభోర్ధ్వస్తిష్టా విచాచలి విశస్మా సర్వాంఛన్వస్మిన్ రాష్ట్రమధిశ్రయ అగ్రే బృహన్ నృషసా మూర్ధ్వ అస్థాన్నిర్జగ్మివాన్ తమసో జ్యోతిషాగాద్ అగ్నిర్భానునారుసతాస్వంగ ఆజాతో విశ్వాసద్మాన్యప్రాహ శ్రీతత్వం మాధురస్యాపస్థే విశ్వాన్యగ్నే భజనాని విద్వాన్ మైనామర్జిషా మాతపసాభిశోషోంతరస్యాగం శుక్రజ్యోతిర్విభాజి అంతరగ్నే రుచార్థముఖాదే సదనే స్వే తస్యాస్మగం హరసాత పంచాదవేద శివో భవ శివో భూత్వామహ్యమగ్నే సోసేన శివస్వం శివాస్మృద్వాదిశస్వర్వాస్వాంజోనిమిహాసద అగం సశ్రుచిషద్వసురం దరిక్షసద్వోదావే దిషదతిషద్దురోణసత్ బృహద్వరసదృతసద్యోమసదబ్జాగోజారుదజ అద్రిజారితం బృహద్ నిరస్తరిత్రసమంజజ్ఞే అనిరస్మద్వితీయం పరిజాతవేదాః త్రితీయమప్సునమన అజస్రమింధానరేణం జరత్ స్వాధీః విద్మాదే అగ్నే త్రేధా త్రయాణి విద్మాదే సద్మ విభృతం పురుత్ర విద్మాజేనామ పరమంగుహాయద్విద్మాతముత్సంయత ఆజగంథ సముద్రే త్వాగమణ అప్సంతర్మృగక్షాయీభేదివో అగ్నభూతన్ ద్వారదశితస్థివాగుంసమృతస్థజోయో మహిష అహిన్వన్ అక్రందదగ్నిస్తనజన్ నివద్యో హక్షామారేరిహద్వేరుధస్తమంజన్ సజ్జోజానో విహేమిధ్వో అక్షరారోదశ్రీభానునాభాత్యంతః ఉషిక్వాపకో అరతిః సుమేధామద్రేష్వగ్నిరమృతో నిధాయి ఇయర్తిథో మమ రుషం ఫలిభ్రదుక్షుక్రేణ శోచిషాద్యామినక్షత్ విశ్వస్య కేతుర్భువనస్య గర్భ ఆరోదసీ అరుణాధ్యాయమాన నీడుం చిదద్యమభినత్వరాజంజనాయదగ్నిమయచందమం చ శ్రీనాముదారోధరుణోరజీణాం మనీషాణాం ప్రాక్మణ సోమగోపాః వసో సోమసహసో అప్సురాజా విభాత్యగ్రవృషసామిధాన జస్తే అద్య గణవద్భద్రశోచే భూమం దేవృతవంతమగ్నే ప్రసన్నయ ప్రదరాంగస్యో అర్చాభిద్యుమ్నం దేవభక్తయ్యమిష్ఠ ఆతంభజసౌ శ్రవసేష్వగ్నభుక్థభుక్థ ఆభజసస్యమానే ప్రియసూర్యే ప్రియో అగ్నాభవాత్యుజ్జాదేన భినదదుజ్జయిత్వైః కామగ్నే యజమానా అనుజ్యోన విశ్వావసో నిరసిరేవార్యాణి త్వయా సహద్రవిణమిచ్ఛమానా వ్రజంగో మందముషిజో వివౌరుః దిశానో రుక్మవుర్వ్యావ్యర్జౌ దుర్మలషమాయుష్మిజేరుచాన అగ్నిరమృతో అభవద్వయోభిర్గదేనం జౌరజనజత్సువేదాః అన్నపదేన్నస్తనో దేహ్యనమేవస్య సుష్మిణః ప్రప్రదాతారం దారిషవూర్జన్నో దేహిద్యుపదే చతుష్పదే ఉదుత్వా విశ్వే దేవా అగ్నే భయం దుచిక్తిభిః సమాఫల శివతమస్సు ప్రదీపో విభావసు ప్రేదగ్నే జ్యోతిష్మానిజాహి శివేభిరర్చిభిస్త్వం బృహద్భిర్భానుభిర్భాసం మాహిగుంసే స్తనువా ప్రజాః సమిహాన్యుందువస్తృతఘతేర్బోధయతాతిథిం ఆస్మినహుజాజుహోదన ప్రవ్రాజమన్యర్భరతస్య శృణ్వేర్యసూర్యో నరోచతే బృహద్భాః అభియ పూర్వం వృతనాసుతస్థౌ దేవాజదేవ్యో అతిథిః శివో నః ఆపో దేవే హృది గృహ్ణే తపస్మై తక్షోణే గృణుద్భగం సురపాపలోకే తస్మై నమంతాంజనయ సుమగ్నేర్మాదేవపుత్రం విభృతాశ్వేనం రక్షాగ్నేతధిష్టమసౌషధీరనురుధ్యసే గర్భే సంజాయసే పునః గర్భో అశోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామసి రసభ్యభస్మనాయోనిమపశ్చ పృథివీమగ్నే సగం సృజ్యమాతృభిస్తం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసద్యసదనమపశ్చ పృథివీమగ్నే శేషే మాతురుయథోపస్థేం దరస్యాగం శివతమః పునరోర్జానివర్తస్వ పునరగ్నిషాలిషా పునర్నః పాహి విశ్వతః సహర్యానివర్తస్వాగ్నే బింబస్వధారజా విశ్వప్స్మియా విశ్వతస్పరే పునస్తారిద్యారుద్రావసవస్సమింధతాం పునర్బ్రహ్మాణోవసమేతయజ్ఞైః కృతేన త్వం తమవోవర్ధనస్వ సత్యాస్సం దుఃఖజమానస్య కామాః బోధానో అశ్వతసోయమిష్ఠమనుహిష్ఠస్య ప్రభృతస్య స్వధావః వీరసిద్వో అనుత్వో గృణాదిబందారుస్తే తమవం వందే అగ్నే సతోషి సూరిర్మఖవా వసుదావా వసుపతిః యోధ్యస్మద్వేషాగుంసి అపేతవేతమిత సత్పతాతో యే ప్రస్థపురాణాలే చ నూతనాః అదాదితయ్యమోవసానం పృథివ్యా అక్రణ్యమం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాహాస్యగ్నేః పురేషమసి సం జ్ఞానమసి కామధరణం మలిపే కామధరణం భూయాత్ సంయావః ప్రియాస్తనువః సంప్రియాహృదయానివః ఆత్మావో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ అజగుంసో అగ్నిరిదస్మిన్ సోమమింద్రస్సు దండభే దధరే వాగసానః సహస స్త్రియం వాజమత్యన్న సప్తికం ససవాజసే జాతవేద అగ్నే దివో అన్నమచ్చాజిగా దేవాగంభోజిష్ణిజాయే పరస్తాచనే సూర్యస్తాపతిష్టంపాపేయత్తే దివచ్చ పృథివ్యాయోషేష్వక్సువాజత్రేనాంతరిక్షమురువాదనం సత్వే సర్వానురంభమోదక్షాసో అగ్నయ ప్రావణే సజోషసాగుంభర్జమాహురమనమీవాదిశో మహీ ఇలామగ్నే పురదగుం సగుం సమింగోశ్వత్తమగుం హవమానాయ సాధ శ్యాన్నస్సునుస్తనయో విజాగ్నే సాధే సుమతిర్భూ త్వస్మే అయం దేలో నిర్విజోజితో జాతో అరోదథాన్నగ్న ఆరోహానో వర్ధజారజిం చిరసితయా దేవతజాంగిరస్మద్భువాసేదపరిచిరసితయా దేవతజాంగిరస్మద్భువాసేత లోకం ప్రణఛిద్రం ప్రణాథోసేత శివాత్వం ఇంద్రాణే ద్వా బృహస్పతిరస్మినిజోనావశేషతన్ అశ్వసూదతోహస సోమగ్విశ్రేణం దిపృష్ణయ జన్మం దేవానాం విశస్తృష్వారోచనే దివ సమితగుం సంకల్పే సాగుం సంప్రజౌరో శిష్ణో సుమనశ్యమానౌ నిషమోర్జమభిసంవసానౌ సంవాంసి సంవ్రతాహముచిత్తాన్యాకరం అర్ణేష్యాధిపాభవాత్పన్నః నిషమోర్జయజమానాదధేహి రేష్యస్త్వమగ్నేరజమాన్ పుష్టిమాగుం అసి శివా కృత్వాదిశస్తర్వాస్మాయ్యో నిహాసదః భవసంగస్తమనసౌ సమాకషావరేపసౌ మాయజ్ఞకంశకం శిష్టం మాయజ్ఞపదిం జాతవేదసౌ శివౌ భవతమజ్జన మా దేవపుత్రం పృథివీ పురేష్యమగ్నిస్వేజోనావభారుఖా తాం విశ్వైర్దేవైరృభిః సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మాశ శుక్రం జ్యోతిరజాయత తన్న పరిషద దివ్యషోగ్నే వైశ్వానర స్వాహే విశ్వరూపే దస్మజం విసృతా బంధమేతం యమేన యమ్యా సంవిధానోత్తమన్నాగమధిరోహయేమేరాబంధదామగ్రీవాస్వమిత్యం విదందే తద్వేషామ్యాయుషో నమధ్యా తథా దేవ పితుమధ్య ప్రముక్తః అూర ఆసంజుహోమ్యేషాం బంధానామవసర్జనాయ భో నిరజిద్వాదనా పితుర్నిరజిద్వాహంబరివేద విశ్వద అసుమంతమయమానమిచ్చస్తేనస్తేస్కరస్యాన్వేషి అన్యమస్మదిచ్చసాదిత్యానమో దేవి నిరజితే శుభ్రమస్తు దేవే మహం నిరజిం వందమాన పితేమ పుత్రం దశ దేవోభి విశ్వసయాజాయమానస్తవేదశిరశిర ప్రతిసూరీయష్టే ద్వేషనైరంగమనోమసూనాం విశ్వారూపాభిచష్టే సచీభిః ఏవ దివసమిదా సత్తధర్మేంద్రోనతస్థౌ సమరే పథీనాం సంవరత్రాదధాతన నిరాహావాం కృణోతన సించామః అవటముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షిణం నిష్కృతాహావమ వటగం సువరత్రగం సుషేచనం ఉద్రణగం సించే అక్షితం శ్రీరాజుంజంతి కవయోజుగావితం వదే పృషక్ ధీరాదేవేషు సుమ్నయా వినగ్రశ్రీరామిజుగాతనోపకృతే జౌనౌపదేహబీజం ఇరాజసృష్టి సఫల అసన్నో నేదీరవిత్సృణ్యాక్వమాయత్ంగలం కవీరవగం సుసేవగం సుమతిఛలు ఉదిత్రుషదిగామీం ప్రభర్యం చీవరీ అష్టావదశవాహనం శృణన్నర్ఫాలాపిదుసంతు భూమికం శృణంగేనాశాయంతోహాన్ వర్జన్యామసునాభజోభిశ్వనాశీలాసునమస్మాసు దత్తం కామం కాముదుఖే దుఃఖమిత్రాజవరుణాయ చ ఇంద్రాయాజ్ఞరేపోష్ణవోషధేభ్య ప్రజాభ్య సీతామధునా సమగ్రాశ్రయే దేవేరణుమదాభే ఓర్జస్వే పయసా పిన్వమాన్యాస్మాన్క్షితే పయసాభ్యాపవృత్స్వాషధజో దేభ్యస్తుయుగం పురా అంతామి బభ్రూణామహం శతం ధామాని సప్త శతంబో అంబధామాని సహస్రముదవోరుహ అథాశతక్రద్వో యోజమిమం మే అగతం కృత అశ్వామలే ప్రసోవలే ఫలినేర ఫలా ఉద అశ్వాయవ సజిత్వరేర్వేరుధ పాలజిష్ణవ ఓషధేరుజి మాతరస్తద్వో దేవేరుపబ్రువే రపాగం త్రివిఘ్నదేరుదర పశ్చాతయమానా అశ్వథ్యేవో నిషదనం వర్ణేవో వసతి కృత గోభాసయత్లాసయత్సనవసపూరుషం యదహం వాచయన్ నిమామోషధేర్హస్త ఆదధే ఆత్మా లక్ష్మశ్రణశ్యతి పురాజీవగృభో యథాషయస్సం గచ్చం దానః సమితావివ విప్రస్సవుచ్యతేషగ్రక్షోహామే వచాదన నిష్కృతిర్నామో మాతాథాజోజగ్రస్థసంకృతే సరాపదప్రణేస్థమయదామయతి నిష్కృత అన్యాపో అన్యామవత్పన్యాన్యస్య ఉపావత స్వరవాపోషధయ సంవిధానాదం మే ప్రావతావచ అక్షుష్మాపోషధేనాంగావో గోష్ఠాదివేదతే ధనకం సనిష్యంతే నామాత్మానం తమ పూరుష నదిష్వాహపరిష్టాస్తేనజవ్రజమక్రము ఓషధయ ప్రాచుచ్యముర్యత్కించదను భాగం నమః యాస్తాదస్థులాత్మానయ్యా విశుః పరుః పరుః లక్ష్మం విబాధం దామంద్రోబద్ధమశీలివ సాగైలక్ష్మ ప్రపదశ్యేన కిచిదీవినా సాగం వాదశ్రభ్రాజ్యా సాగం నశ్వహాగయా అశ్వావేగం సోమవతే మోషయం దేముదోజసం ఆవిచ్ఛసర్వాపోషధీరస్మా అరిష్టతాదే యా ఫలేర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్మిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంపగంహత యావోషధయ సోమరాజ్ఞే ప్రవిష్టా పృథివే మనో రాధాంగమస్యుత్తమా ప్రణోజీవాదవే సువదం దేరవదం దివమోషధయ పరి యంజీవమశ్నవామహేన సరిష్యాది పూరుష యాశ్చేదమపసంబంధి యాశ్చ దూరం పరాగతా ఇహసంగస్మై సందత్త భేషజం మావోషక్షణిగాస్మే చాహంఖనామివ దివచతుష్పదస్మాకం సర్వమస్త్వనాధురం ఓషధయ సంవదం దేశోమేన సహరాజ్ఞాస్మై కరోతిం బ్రాహ్మణస్తమిం రాజం పారయామసి మానోహికం సేజ్జనిదాయ పృథివిజాయో వాదివగం సత్తధర్మాచాన యశ్చాపశ్చంద్రా విహతేర్జానకస్మై దేవాయ హమిషా విధేమ అభ్యావర్త పృథివీరజ్ఞేన భజసా సహ భవాంతే అగ్నిషితోపసర్పదు అగ్నేయత్తే శుక్రయ్యచంద్రయ్యూతయ్యజ్ఞికం తేభ్యో భరామసి ఇషమోర్జమహమిత ఆదతరితాం నో అమృతస్థజోనే నానో ఘోష విషత్వషేషు జహామి చేతిమని రామమేవాజం చర్చజో విభావసో బృహద్భానో శవసావాజముఖ్యం దాసి దాసుకవేజన్నగ్నే ప్రసజస్వదం తుభిరస్మే రాజో అమర్త్య సదర్శతవపుషో విరాజసి ప్రణక్షసానసిగం రజిం ఓర్జోన పాజాతమేదస్సు శస్తిభిర్మందస్వేషస్తంధుషద్భోరివేదసిత్రోదయో మామజాత పాపకవర్జా శుక్రవర్జా అనూనవర్జా ఉదయర్షి మామనా వితరా వితరన్నుపావత్సుభే ప్రణక్షిలోదసే ం మహిషం విశ్వజర్షణిమగ్నికం సంనాయ మిథులే పురోజనా సుర్గణ్ణగం సప్రశస్తమందా గిరాదేవ్యం మానుషా యుగా నిష్కర్తారమధ్వర ప్రచేత సంక్షయం ప్రణోరాజసే మహే రాజం భృగోణాముషుజం కవిక్రమం వృణక్షిసా నశిగం భజిం కిశస్థవరిశిరవోద్భుజశ్రయద్భందజా దేవతయాంగిరస్వభ్రువాసీదత ఆవ్యాజస్వసమేతదే విశ్వతః సోమవృష్ణిజం భావాజస్తసంగతే సందేపజాగుంసి సమజం తు బాధా సంవృష్ణిజాన్యభిమాదిశాః ఆప్యాయమానో అమృతాయ సోమ నిమిశ్రమాయమానిధిష్వ అభ్యస్థాద్విశ్వాతనాహరాజేస్తన్యరాహతు సోమాహ బృహస్వదిశ్రమిదాదమ్మాహమోషామాధాక్షమన ఉద్యానస్ వక్షాహరిణస్ బాహోస్తు మదత్తే అర్వన్ ృమశిలోనిరగ్నే సముద్రమితమానం వర్ధమానం మహాచపుష్కరం దివా మాత్రయావరిణా ప్రశస్వ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్థాద్విషే మదస్సురుచోవేనావహ సవభృజా ఉపమాశ్చిష్ఠా సదశ్చయో నిమసదశ్చ వివహ హిరణ్యగర్భస్తమవర్తతాగ్రే భూతస్తజాతపదిరేక ఆసీర్ తదాధార పృథివేంజాముదేమాస్మై దేవాయ హమిషా విధేమ రక్షస్కంద పృథివేమనుజామిమంచజో నిమనుజశ్చ పూర్వ ప్రియేజంజో నిమను సంతరం తమ్ రప్సంజుహోమ్యను సప్తహోత్రాః నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివేమను యే అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః యే రోరోచనే దివో యే భాసోర్యస్య రశ్మిషో ఏషామప్సుసతః కృతం తేభ్య సర్వేభ్యో నమః యాషవో యాదుధానానాయే వావనస్పతీగుంధను ఏ వావచేషు శేరతేభ్య సర్వేభ్యో నమః విశ్వవాసి భరుణాస్కృతా విశ్వకర్మణా సుకృతా మా త్వా సముద్రవుద్రథేన్మాసు పర్మో వ్యథమానాసివేంద్రగంభ ప్రజాపతిస్వాసాదయతు పృథివ్యా పృక్షే విజస్వతేమృతస్వతే మృతోసి పృథివ్యతేరసి భూమిరస్ఫటిరసి విశ్వధారా విశ్వస్థ భువనస్థ ధర్త్రే పృథివే యచ్చ పృథివే మృగం పృథివే మాహిగం సేం విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయో దానాయ ప్రతిష్టాదే చరిత్రాయాగ్నిస్వాభిపాదు మహ్యా స్వస్థ్యా సర్దిశాసంతమే నతజా దేవతజాంగిరస్వద్ధ్రువాసీద కాండా ప్రలోహం దేవరుష పరుష పరి హిమానోదోర్వే ప్రదన సహస్రేణ శతేన శతేన ప్రదనోష సహస్రేణ విరోహసి దేవేష్టకే విధేమ హిషావయం సహమానా సహస్రారాధే సహస్రారాధే జతృతనా సహస్రవృతన్యత సహస్రవేజింబ మధుమాదారదారేమక్షరం దిసింధవ మాధేర్న సంతోషధే మధునక్తమతోషసి మధుమత్పాధిమంగజ మధుజ్యోగస్తు నిజా మధుమాన్ భవనస్పతిర్మధుమాగమస్తు సూర్య మాధ్యేర్గవోభవంతు మహేద్యో పృథివేచన ఇమైజ్ఞం మిమిక్షత విభుదాన్నోఫలేమభి తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయ చక్షురాతతం ధ్రువాసి పృథివి సహస్రపృతన్యత సూరాదేభిరమృతే నాగాస్తే అగ్నే సూర్యేరుచ బుద్ధ్యతో దివమా పన్మం త్రిరశ్మిభిః తాభిః సర్వాభిరుచే జనా జనస్కృతి యావో దేవా సూర్యేరుచో గోష్పశ్వేషుజారుచ ేతర్వాభిరుచన్నోధత్త బృహస్పతేజ్యోతిరధారయత్ సమ్రాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ అగ్నేక్ష్వాహిదేవాశ్వాసో దేవ సాధవహం చాశవ యుక్ష్వాహిదేవూతమాగుం అశ్వాగుం అగ్నేరసేదివ నిహోతాపూర్వ్యస్తద రప్సస్కంద పృథివీమనుజామిమంచజో నిమనుజశ్చ పూర్వ నిజేజంజో నిమను సంచరం తమ్ రప్సంజుహోమ్యను సప్తహోత్రాః అభూరిదం విశ్వస్య భువనస్య వాజనమగ్నేర్వైష్వానరస్య చ అగ్నిర్జ్యోతిషార్జ్యోతిష్మాన్ రుక్మా వర్చసా వర్చస్వాన్ ఋషేద్వార్ధేద్వా సమిశ్రవంతి సలిపోనధేనాః అంతర్హృదా మనసా పూజమానా ఘతశ్రధారా అభిజాకశేమి హిరణ్యజో వేదసో మధ్య ఆసా తస్మిన్ సువర్ణో మధుగుత్కులాది భజన్నాస్తే మధుదేవతాభ్యః హరయ సప్తీలే స్వధాన్ దుహానా అమృతస్ ఆదిత్యం గర్భం వయసా సమన్యం సహస్రశ్రప్రతిమాం విశ్వరూపం పరివృంఖి హరసామాతివృక్షశతాజుషం గృణి చీలమాన ఇమం వాహిగుంసేర్ద్విపాదం వశూనాగం సహస్రాక్షమేధా చీలమాన మయుమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ వాదస్యద్రాజంబరుణస్తాభిమస్తం జ్ఞానగం సరిరస్తమధ్యేనాగం హరిమగ్రిబుద్ధమగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ ఇమం వాహిగుంసేదేకసభం వశూనాంగనికృతం వాచినం వాచినేషు గౌరమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ అరస్మిందమరుషంభురణ్యమగ్నిమేడే పూర్వచిత్తౌ నమోభిః స పర్వభిరిది దుషః కల్పమానోగాం మాహిగుంసేదతిథిం విరాజం ఇమాగుం సముద్రగం సతధారముత్సం యచ్యమానం భువనస్తమధ్యే శతనం దుహానామది గంజనాయాగ్నే మాహిగుంసేః పరమే వ్యోమన్ గమయమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనుభో నిషేధ ష్టర్వరుణస్తనాభిమవింజ్ఞానాగం రజసః పరస్మాత్ మహీగం సాహస్రే మసురస్య మాజామగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ ఇమామోహోర్ణాగం వరుణస్య మాజాన్ వచం వశూనాన్ ద్విపదాన్ చతుష్పదా ప్రజానాహం రసమంజనిత్రమగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ ఉష్ణవారణ్యమనుజయ దిశామితేన చిన్వానస్తనుభో నిషేధ యో అగ్నిరగ్నే స్తపసోతి జాతశోచా పృథివిజాపృతవా దివస్పరి రేణ ప్రజా విశ్వకర్మా జానత్తమగ్నేహేణ పరితే వృణత్తు అజాగ్యగ్నేరజనిష్టగర్భాచ్చా వా అపశ్యజ్య నిదానమగ్రే తయాలోహమాయన్నుపమేధ్యాసస్తజా దేవా దేవతామగ్రహాయన్ శర్భమారణ్యమనుదే దిశామిదేన చిన్వానస్తనువో నిషేధ ఇంద్రాగ్నేరోచనాదివ పరివాజుభూషసః తద్వాంఛేకి ప్రవీర్యం శ్రథగ్రంథముదసనో దివాజమింద్రాయో అగ్నే సహురే సపర్యాద్ యజ్యం తామ సంయస్య భూరే సహస్రవా సహసా వా జయంతాభ్య కృతనా హవేషు ప్రపృథివిజారిచాసే దివశ్చ సింధుభ్య ప్రగిరిభ్యమహి ప్రేంద్రాగ్నేష్ణ్యా క్షణే బాధాదివో విమహస ససుగోపాతమోచన యజ్ఞైర్వాజ్ఞవాహసో విప్రస్తవామదీనా మరుదశృణుదాహవం శ్రీయశకం భానుభిస్ సంవిమిక్ష్యతే తేరస్మిభిస్తర్కభిస్సుఖాదయ ఏవాశీమంతరిష్మిణో అభిరవో విద్రేహస్య మారుతస్తాం అవదేహేణవదుత్తమం కజానశ్చిత్రాభవదూతే సదామృతస్తాశతిష్టజామృత ఓ అద్యయం దేధురిగారితస్తశిమీవతో భామినో దుర్హృణాజూన్ ఆసన్నిషోత్సోమయోభూన్ యేషాం ప్రత్యామణత్సజీవాద్ నేనయా దేవాగుంషన్నాభవంతు వా దేవాజే అక్షర్ణే సధిష్టమసౌషధీరనురుద్ధసే గర్భే సంజాయసే పునః క్షాసోమద్యుమాగుం అశీర్షాదేవృషవ్రత వృషాధర్మాని దధిషే ఇమం మే వరుణవద్వాదామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే అపాన్ సాదయాన్యపాన్ భస్మన్ సాదయాన్యపాన్ జ్యోతిషిసాదయాన్యపాన్ద్వాయనేదాదయాన్యర్ణవేసదనేసేదసముద్రేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేదాపాంశేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేసేదసలిలేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేసేదసలిలేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేసేదసలిలేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేసేదసలిలేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వాసదనేసేదసలిలేసదనేసేదాపాంశేసేదాపాగంసధిషిసేదాపాన్ద్వ ప్రతిష్టంద అయం పురోభవస్త ప్రాణో భౌవాజనోపసంత ప్రాణాజనో గాయత్రీ వాసంతీ గాయత్రిజై గాయత్రం గాయద్రాదుపాగం సులుపాగం శాస్త్రవృత్తవృతో వసంతరగం రథం దరాజిష్ ప్రజాపతి గృహేతజాతయా ప్రాణం గృహామి ప్రజాభ్యోజం దక్షిణా విశ్వకర్మాదస్ మనోవైష్కర్మణం గ్రేష్మానసృష్టగ్రేష్మే దృష్టభ ఐనమైడాతం తర్జామోంతర్జామా పంచదశ పంచదశా బృహద్ బృహతో భరద్వాదర్శ ప్రజాపతి గృహేతజాత్మజామనో గృహామి ప్రజాభ్యోజం పశ్చాద్శ్వజాస్తక్షుర్వైష్వజసం వృషాణి చాక్షుషాణి జగతి మహర్షి జగత్తారిక్షమృక్షమాత్ శుక్ర శుక్రాత్ సప్తదశ సప్తదశాద్వైలోకం వైరూపాద్విశ్వామిత్రర్హ ప్రజాపతి గృహామి ప్రజాభ్యైరముత్తరాత్ సుభద్రస్య శ్రోత్రగం సౌభగం శరశ్రౌద్యనుష్టుభ స్వారగ్య స్వారాన్సే మన్సిమజయపిగుంశాద్వైరాజం వైరాజాజమలగ్నిదృశ ప్రజాపతి గృహేతరాత్మగా శ్రోత్రం గృహామి ప్రజాభ్యయముపరిభజస్తేవాన్మాదేహ మంతో పంక్తిర్హై పంక్తి పంక్తే నిఘనవన్ నిఘనవద ఆగ్రయణ ఆగ్రయణత్రయస్త్రిగుంశౌ త్రిణవత్రయస్త్రిగుంశాభ్యాగంశాక్వరదైవదేశాక్వరదైవతాభ్యాం విశ్వకర్మరిహ ప్రజాపతి వాచం గృహ్ణామి ప్రజాభ్యః రాజే దిశాం వసంతరతో నామర్దేవత బ్రహ్మద్రవిణం ద్రవృత్వామస్తపు పంచదశవత్తమయానాదస్సానగరిషర్దక్షిణా దిశాంగ్రేష్మరతో నామింద్రో దేవతా క్షత్రం ద్రవిణం పంచదశ స్వామస్తపు సప్తదశవర్త నిర్దిత్యవాగ్వజస్త్రేతాయానాం దక్షిణా ద్వాతో వాతస్తనాతన ఋషిప్రదేశే దిశాం వరుషారుతో నాం విశ్వే దేవతావిర్ద్రవిణగం సప్తదశ స్తోమస్తపుక విగుంసవత్తనిస్త్రివత్సోమయోనాశ్చాద్వాతో వాతో హభో నరిషిరుదీచే దిశాగం శరదుతో మిత్రావరుణౌ దేవతా పుష్టం ద్రవిణమేక విగుంస స్తోమస్తపుత్రణవర్తనిస్తుర్జవాద్వయ ఆస్కందోయానాముత్తరాద్వాతో వాత ప్రప్నరిషిరోర్ధా దిశాగం హేమందరావృతో బృహస్పత దేవతావచ్చ్రవణం తృణవస్తవక్రయస్త్రిగుంశవత్తనిష్టవాదస్వర్ణర్షిదరమహాస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రేశాశిష్యాంబురస్మిన్ బ్రహ్మన్నస్యాన్ దేవహూత్యా ధ్రువక్షుమో నిధ్రువాసిధ్రువాయో నిమాసేత సాధ్యా ఉక్షస్తం ప్రథమం పురస్తాదశ్వినాధ్వర్జో సాధయతామిహత్వాదక్షేదక్షేదేవ్రాపృథివే బృహదేరాణా సాధస్థాదనువాసం విశస్తమిదేవైధి సోనవ ఆశుషేవాశ్వినాధ్వర్జో సాధగతామిహత్వా కులాజనేమ సుమదేవజోషారజన్నో వర్ధవసులగం సువీరం అవామతిం దుర్మతిం బాధమానా రాజస్పోషే యజ్ఞపతిమాపజంతే సుమర్థేమానాగపోషమశ్వినాధ్వర్జోషారయతామిహత్వా అగ్నే ఫలే సమసిదే భజానేతాం ద్వామిశ్వే అభిగృణందు దేవాః స్వామపృష్టాహితవదేహసేల ప్రజాపదస్మే ద్రవిణాజగస్వాశ్వినాధ్వర్జో సాధయతామిహత్వాధాతృశుజానాథర్విష్టం ఫనే దిశామధిపద్మే భువనానా భూర్మిర్ద్రవసో అవామసి విశ్వకర్మా దర్శిదశ్వినాధ్వర్జో సాధయతామిహత్వా సజోరదుభిస్ సజోర్విధాభిస్ సజోర్వసుభిస్ సజోరుద్రే సజోరాదిత్యైస్ సజోర్విశ్వైర్దేవైర్ సజోర్దేవైర్ సజోర్దేవైర్వయోనాథైరగ్నజే త్వావైష్వాఘరాజాశ్వినాధ్వర్జో సాధయతామిహ త్వా ప్రాణం మే బాహ్యవాణం మే బాహ్యుజానం మే బాహి చక్షుర్మ ఉర్వ్యా విభాహి శ్రోత్రం మే శ్లోకజాపస్మిన్మౌషధేర్జన్మద్భిపాద్వాహి చతుష్పాదమధివో వృష్టిమేళజ త్రిర్వయస్తృష్టుందోదిత్యవాగ్వజో విధాఛంద పంచావిర్వయోగాదిత్రే ఛందస్త్రివత్సోయవృష్ణిః ఛందస్తుర్యవాగ్వజో నిష్ఠుఛంద పక్షవాగ్వజో బృహదే ఛంద వృక్షావజస్తదో బృహదే ఛంద ఋషభోవజః క్రతుఛందో ధేనుర్వజో జగదే ఛందోణ్వాణవజః పంక్తిశ్చందో వస్తోవజో విఫలం ఛందో విష్ణుర్వజో విశాలం ఛంద పురుషావజస్తంద్రం ఛందో వ్యాఘ్రోవజోనాధృష్టం ఛందస్సిగుంహోవజశ్చందో విష్ణంభోవజోధిపతిష్టంద క్షత్రం వజోమయం ఛందో విశ్వకర్మావయ పరమేష్ఠీ ఛందో మూర్ధావయ ప్రజాపతిష్టంద ఇంద్రాజ్ఞేయసమానామిష్టగాంద్రగంహతయుగం పృష్ఠేన వ్యావా పృథివీ అంతరిక్షం చ విబాధరా విశ్వకర్మాద్వాసాదయద్వంతరిక్షస్య వృక్షేర యశస్వజేం రథస్వజేం భాస్వజేగం సూరిమదే మాయాద్యాం భాస్యా పృథివీమోర్వంతరిక్షమంతరిక్షయ్యచ్చాంతరిక్షం జగంహాంతరిక్షం మాహివింసేర్విశ్వస్మే ప్రాణాయ బాణాయ వ్యానాయోదానాయ ప్రతిష్టాయ దరిద్రాయ వాయుస్వాభిపాదు మహ్యా స్వస్య ఛద్దిశాశం తమే నతయా దేవతయాంగిరస్వధ్యు రాజసి ప్రాచేదిక్ విరాటసి దక్షిణాదిక్ సమ్రాటసి ప్రదేశేదిక్ స్వరాటస్వృదేశేదిగధిపత్యశిగృహేదిగాయుర్మే బాహి ప్రాణం మే బాహ్యమానం మే బాహి యానం మే బాహి చక్షుర్మే బాహి శ్రోత్రం మే బాహి మనో మే జింభవాచం మే బింబాత్మానం మే బాహి జ్యోతిర్మే యక్ష ఛందః ప్రవాఛందః ప్రతిమాఛందో శ్రీవిశ్చందః పంక్తిశ్చందవృష్ణిఛందో బృహదే ఛందో విష్ణుఛందో విరాట్ఛందో గాయత్రీ ఛందః సృష్టుఛందో జగదే ఛందః పృథివీ ఛందో అంతరిక్షం ఛందో ద్యౌశ్చందస్తమాఛందో నక్షత్రాణి ఛందో మనశ్చందో వాఛందః పృషిశ్చందో హిరణ్యం ఛందో గౌశ్చందో జాఛందో స్వఛందః అనగద్దేవతాదో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా నిత్యా దేవతా విశ్వే దేవా దేవతా మరుగో దేవతా బృహస్పతిర్దేవతేంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాశిరాధ్రువాసి తరుణా ఇంద్రియసిమిత్రేషేత్వాక్షేమాయంత్రియాధ్రువాసి ధరణే ధర్యసి హరిత్యాయుషే త్వర్తసే ఆశ్రుతివృద్ధాంత పంచదశో వ్యోమ సప్తదశ ప్రజోరష్టాదశో నవదశోభిపద్మస్త విగుంసో ధరుణజేక విగుంసో వచ్చంసంభరణస్త్రయో విగుంసో దోనిశ్చతుర్విగుంసో గర్భా పంచ విగుంసవోదస్తృణవః క్రతులేక త్రిగుంస ప్రతిష్టాత్రయస్త్రిగుంసో బ్రహ్మస్త విష్టపంచదస్త్రిగుంసో నాగశ్చత్రిగుంసో విభక్తో అర్ఘ్నేర్భాగోసి దీక్షాయాధిపత్యం బ్రహ్మస్పృతం స్తోమయింద్రస్థాగోసి విష్ణోరాధిపత్యం క్షత్రజ్ఞస్పృతం పంచదశ స్తోమో నృచక్షసాం భాగోసి ధాతురాధిపత్యం జనిత్రజ్ఞస్పృతకం సప్తదశ స్తోమో మిత్రస్య భాగోసి వరుణశ్చాధిపత్యం దివో వృష్టిర్వాదాస్మృతాదేకవిగుంశ స్తోమోదిత్యే భాగోసి పోష్ణ ఆధిపత్యమోదస్పృతం తినవ స్తోమో వసూనాం భాగోసి రుద్రాణామాధిపత్యం చతుష్పాదర్భిగుంస స్తోమ ఆదిత్యానాం భాగోసి మరుదామాధిపత్యం గర్భాస్పదా పంచభిగుంస స్తోమో దేవస్థ విదుర్భాగోసి బృహస్పతేరాధిపత్యం సమీరేర్ స్తోమ స్తోమో యావానాం భాగోస్తు యావాణ్యామాధిపత్యం ప్రజాస్తుంస స్తోమర్భూణాం భాగోసి విశ్వేషాయం దేవానామాధిపత్యం భూనం నిశాంతగ్రస్మిదం ప్రయస్త్రియుంస స్తోమ ఏకయాస్తువత ప్రజా అధీయంత ప్రజాపతిరధిపతిరాసేత్తిభిరస్తువత బ్రహ్మాసృజ్యత బ్రహ్మణస్పతిరధిపతిరాసేత్ పంచభిరస్తువత భూతాంగసృజ్యంత భూతానాధిపతిరాసేత్ సప్తభిరస్తువత సప్తృజ్యం దాతాధిపతిరాసేన్న సమభిరస్తువత విలరాసృజ్యంతాదిదినధిపత్న్యాసేదేకాదశభిరస్తవతర్తవోసృజ్యంతార్తవోధిపతిరాసే త్రయోదశభిరస్తవనమాసాసృజ్యంతసంవత్సరోధిపతిరాసే పంచదశభిరస్తవతక్షత్రమసృజ్జలేంద్రోధిపతిరాసే సప్తదశభిరస్తవతపసవోసృజ్యంతృహస్పతిరధిపతిరాసే నవదశభిరస్తవత శూద్రాజ్యావసృజ్యేతామహోరాత్రే అధిపత్నీ ఆస్తామేకం సప్తాస్తుపదరిక సభా పశవోసృజ్యంతవరుణోధిపతిరాసే త్రయోదికం సత్యాస్తవక్షుద్రాస్ పశవోసృజ్యంత భూషాధిపతిరాసే పంచమిగం సత్యాస్తవరణ్యా పశవోసృజ్యంత పాదిపతిరాసే సప్తమిగం సత్యాస్తవ్యాపృషభేత్యైతాం వసవరుద్రా ఆదిత్య అనుజాయంతే కామాధిపత్యమాసేన్నపమిగం సత్యాస్తవనస్పదృజ్యంత సోమోధిపతిరాసేదేకత్రిగం శతాస్తవన ప్రజా అసృజ్యం దయాబాణాంచాయాబాణాంచాధిపత్యమాసే త్రయస్త్రిగం శతాస్తవనభూతాన్యసామ్యం ప్రజాపతి పరమేశ్యధిపతిరాసేత్. ఇయమే సాజా ప్రథమాబుజౌచ్ఛదంతరస్యాంచరతి ప్రవిష్టా వసోర్జజాననవగచ్చనేత్రే ప్రజయేనాం మహిమానస్వచంతే ఛందస్వతి ఉషసాపేభిశానే సమానంగో మహిమను సంచరంతి సూర్యపత్నే విచరద ప్రజానతి కేతుం కృణ్వానే అజరే భూరిరేతసా ఋతస్య పంథామనుదిస్రాజో కర్మాసో అనుజ్యోతిషాగు ప్రజామేకారక్షర్జోర్జమేకా వ్రతమేకారక్షతి దేవయూనా చతుష్టోమో అపవద్యాతులీయాయజ్ఞస్య పక్షావృషజో భవంతి గాయత్రీం దృష్టుభం జగదీమనుష్టుభం బృహదర్కిం జానాసు వరాఫలం నిగం పంచభ్యాతావిదావిదంగ్రాస్వశ్రేరజనజత్పంచ పంచ తాసామయంతి ప్రయవేణ పంచనారూపాణి క్రమవోవసానాగుంసత్సారముపయంతి నిష్కృతగుంసమానం కేతుం ప్రతిముంచమానా పితూగుస్కన్వతే కవజ ప్రజానతీర్మధ్యే ఛందస పరియంతి భాస్వతే జ్యోతిష్మదే ప్రతిముంచతేన భోరాత్రీ దేవీ సూర్యస్య వ్రతాని విపశ్యంతి పశవో జాయమానానారూపా మాతురస్యా ఉపస్థే ఏకాష్టకా తపసా తప్యమానా జజాన గర్భం మహిమానమింద్రం తేన దస్యోన్యసహంత దేవాహంతాసురాణామభవచ్చచేభిః అనానుజామనుజాం మామకర్త సత్యం వదంచన్విచ్ఛదే తత్ భూయా సమస్త సుమతో యసా యోజమన్యావో అన్యామహిమా ప్రయుక్త అభోన్మమ సుమతో విశ్వవేదా ఆష్ట ప్రతిష్టామవిదర్భిగాధం భూయా సమస్త సుమతో యసా యోజమన్యావో అన్యామహిమా ప్రయుక్త పంచవిదృష్టేరమ పంచదోహాగాం పంచనామ్యే మృతవోను పంచ పంచదిశ పంచదశేన గుప్తా సమానమోహోర్ధ్వేరభిలోకమేకం రజస్య గర్భ ప్రథమా వ్యోషిష్యపామేకా మహిమానం విభక్తి సూర్యస్యైకా శరతి నిష్కృతేషు కర్మస్యైకా సవితైకా నియచ్చతి యా ప్రథమా వ్యోచ్ఛత్సాధేనురభవద్యమే సా నః పయస్వతి సూక్ష్మోత్తరాముత్తరాగుంసమా శుక్రర్షభానభసా జ్యోతిషాగాద్విశ్వరూపాశబలీరగ్నికేతుః సమానమర్థగ్రస్వస్యమానా బిభ్రదే జరామజలభుష ఆగాః ఋతూనాం పత్నీః ప్రథమేజమాగాదన్హాన్నేత్రే జనిత్రే ప్రజానాం ఏకా సతే బహుధోషో వియక్షస్యజేర్మాత్వం జరయసి సర్వమన్యత్ అగ్నే జాతాన్ ప్రణుదానస్తపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అస్మేదీతి సుమనా అరేణం తమస్యాగుం శర్మన్ వివరోష బుద్ధిత్ సహసా జాతాన్ ప్రణుదానస్తపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అధినాం రోహి సుమనస్య మానో వజగ్రస్యామ ప్రణుదానస్తపత్నాన్ చతుశ్చత్వారింశస్తోమోవచ్చోద్రవిణగం షోడశస్తోమోజోద్రవిణం పురేషమస్యప్సో నామ ఏ వశ్చందో వరివశ్చంద శంభోశ్చంద పరిభోశ్చంద ఆచ్ఛందో మనశ్చందో విజతశ్చంద సింధుశ్చంద సముద్రం ఛంద సలిలం ఛంద సంయచ్ఛందో విజచ్ఛందో బృహచ్ఛందో రథం పరం ఛందో నిగాయశ్చందో వివధశ్చందో గిరశ్చందో భ్రజశ్చంద స్రష్టుఛందో అనుష్టుఛంద కకుఛంద త్రిగకుఛంద కావ్యం ఛందో గుపంఛంద పదవం దిశ్చందో క్షరభంగిశ్చంద విష్ారభంగిశ్చంద అక్షులోభిజ్వాంఛంద ప్రచ్ఛంద పక్షంద దేవశ్చందో వరివశ్చందో వయశ్చందోందో విశాలం ఛందో విష్వర్ధాశ్చందశ్చందో దూరోహణం ఛంద తంద్రం ఛందోకాంగం ఛంద అగ్నిర్వద్రాణి జంఘన ద్రవిణశుర్విపన్యజా సమిధ్వ శుక్ర ఆహుద త్వగుం సోమాసి సత్పతి స్వగుం రాజోదవృద్రః త్వం భద్రో అసి క్రతుః భద్రాగ్రే అగ్నే స్వనేక సందృఘోరస్వ సతో విషుణశ్చ చారుః నయత్తే శోచిస్తమసావరం ధనధ్వస్మానస్త నివిలేప ఆధుః భద్రం ద్వే అగ్నే సహ సిన్ననేకముపాక ఆరోచతే సూర్యస్య వృషదృశేన దృశేన క్రయాచిరూక్షితం దృశారూపే అన్నం సైనానీకేన సుమిదప్రో అస్మే జష్టా దేవాగం ఆయజష్ట స్వస్తి అలభ్యో గోపాపుతన పరస్పా అగ్నేమదుతదేవద్విదీ స్వస్తి నో దివో అగ్నే పృథివ్యా విశ్వాయుర్ధేహి రజసాయదేవ యత్శ్రీమహి దివిజా ప్రశస్తం తదస్మా సుద్రవిణం దేహి చిత్రం యథాహో ధర్మనుషో దేవతాదారిజ్ఞేభిః సూనో సహసో యజాసి ఏవాన అద్య సమనా సమానాశన్నగ్నపుషతో యక్షి దేవాన్ అగ్నిమేడే పురోహితం యజ్ఞస్య దేవమృద్విజం హోదారగం రత్నధాతమం వృషా సోమద్యుమాగం అసి వృషా దేవ వృషమృత వృషా ధర్మాణి దశిషే శాంతపనా విదగం హవిర్మరుదస్తజ్జుజుస్తన యుష్మాగోతీదిశాదశ యో నో మద్వా వసవో దృఢాయుస్తిరస్తాని మరుతోజిఖాగుంసాద్ దృహ్వాశం ప్రతి సముచేష్టతమిష్ఠేన తపసా హంతనాథం సంవత్సరేణ మరుత స్వర్గా పురుక్షజా సగణామానుషేషు తే స్మద్వా శాంతమం సంపగం హసస్తాంతపనామజిగామాదజిష్ణవ పిబ్రీహి దేవాగం కుశతోజమిష్ఠ విద్వాగం ఋతోగం రుతుపతేజేహ జయ దైవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగుం హోదృణామస్యాయుధిష్ఠ ఆగ్నేయదజ్జ విశో అధ్వరస్య హో నః పావకశో చేవేష్వగుం హి యజ్వా ఋతాయ జాతి మహినా విరద్భోర్హవిజావహజమిష్ఠజాతే అద్య అగ్నినా రహిమస్నవద్కోశమేవ దివే దివే యశసం వీరవత్తమం గయస్థానో అమీ వహావసుమి పుష్టివర్ధనః సుమిత్ర సో మనోభవ గృహమేధా స ఆగతమరుతో మాపభూతన ప్రపంచంతో నో అగుంభస ఊర్వేభిర్హితాశిమశరద్ధర్మరుతో వయమ్ మహాభిష్టర్షణేనా ప్రవృద్ధయా దీరతే భో మహాగుంసి ప్రణామాని ప్రయజ్యవస్తిరధ్వం సహస్రియం దమ్యం భాగమేతం గృహమేధీయం మరుతో జుషధ్వం ఉపజమేతి యువతి సుదక్షం దోషావస్థోర్హవిష్మతీభృతాచీ ఉపస్వైన మరమతిర్వసూయు ఇమో అగ్నే వీతమాని హవిజాజస్రో వక్షి దేవతాతిమచ్చ వృజనయేకం సురభేణి విజంతు క్రీడం వశ్యర్థో మారుతమ నర్వాణగం రసే శుభం కణ్వా అభిప్రకాయత అత్యాశోనజే మరుతస్వంచో యక్షోన శుభయం దమర్యాహర్ణ్యేష్టా శిశవోన శుభ్రా వత్సాసోన ప్రక్రీడిన పయోధా ప్రైషామజ్మేషు విసురే వరేజతే భూమిజామేషు యధ్వజుంజతే శుభే తే క్రీడజోసునజోభ్రాజదృష్టజ స్వయం మహిత్వం పరయం దధూతజ ఉపహ్వరేషు కిరచిధ్వం యయం వయ ఇవ మరుతస్కేన చిత్వథా స్తోత్రం దిగోష ఉపబోధే శ్వాతముక్షతమధువర్ణమర్చతే అగ్నిమగ్నిగం హవేమభి సదా హవంత విశ్వతి హవ్యమాహం పురు ప్రియం తగుంహిషస్వం దీణతే సుజా దేవం కృతస్తుతా అగ్నిగం హవ్యాజమోఢవే ఇంద్రాగ్నిరోచనాదివస్థద్రమింద్రం వో విశ్వతస్పరేంద్రన్నరో విశ్వకర్మణ హవిషావృధానో విశ్వకర్మణ హవిషావర్ధనేన ఓ